కృష్ణయజుర్వేదే క్రమపాఠే చతుర్థకాండే పంచమ ప్రశ్న ప్రారంభ. ఓం నమస్తే తే రుద్ర రుద్రమన్యవే మన్యవ ఉతో ఉతో తే ఉతో ఇత్యుతో ఇషవే ఇషవే నమ నమ ఇది నమ నమస్తే తే అస్సు అస్సు ధన్వనే ధన్వనే బాహుభ్యాం బాహుభ్యాముత బాహుభ్యామితి బాహుభ్యాం ఉదతే తే నమ నమ ఇతి నమ యాతే తయిషు ఇషు శివతమా శివతమా శివం శవతమేతి శివాతమా శివం బభూవ బభూవతే తే ధను ధనురితి ధను శివా శర్వ్యా శర్వ్యా తవ తవ తయా తయాన నోరుద్ర రుద్రమృడయ మృడయేతి మృడయ యాతే తే రుద్ర రుద్ర శివా శివాతనూ తనూరఘోర అఘోరా పాపకాశిని అపాపకాశినీత్యపాపకాశిని నస్తనువా తనువా శంతమయా శంతమయా గిరిశంత శంతమయేతి శం తమయా గిరిశంతాభి గిరిశంతేతి గిరిశంత అభితాకశీ చాకశీతి చాకశీ యాషుం ఇషుం గిరిశంత గిరిశంత హస్తే గిరిశంతేతి గిరిశంత హస్తే బిభర్షి బిభర్ష్యస్తవే అస్తవ ఇత్యస్తవే శివాంగిరిత్ర గిరిత్రతాం గిరిత్రేతి గిరిత్ర తాంకురు రుమా మాహిగుంసీ హిగుంసే పురుషం పురుషం జగత్ జగదితి జగత్ శివేన వచసా వచసా గిరిశ గిరిశాచ్ఛ అచ్చా వదామసి వదామసీతి వదామసి యథాన తత్సర్వం సర్వమిత్ ఇజ్జగత్ జగదజక్ష్మం అయక్ష్మగం సుమనాహ సుమనా అసత్ సుమనా ఇది సుమనాహ అసదిత్యసత్ అధ్యవోచత్ అవోచదధివక్త అధివక్త ప్రథమ అధివక్తేత్యధివక్త ప్రథమో దైవ్య దైవ్యభిషక్ భిషగితి భిషక్ అహీకిశ్చ సర్వాన్ సర్వాన్ జంభయన్ జంభయన్ సర్వాహ సర్వాశ్చ తజాతు ధాన్య జాతు ధాన్యేతి జాతు ధాన్య ఆసవ్యస్తామ్ర తామ్రో అరుణ అరుణ ఉత ఉత బభ్రు బభ్రుస్సుమంగళ సుమంగళ ఇతి సుమంగళ ఏ చైమా ఇమాగం రుద్రా రుద్రా అభిత అభితో దిక్షు దిక్షు శ్రుతా శ్రుతా సహస్రశ సహస్రశో వా సహస్రశ ఇది సహస్రాశ అవైషాం ఏషాగం హేడ హేడ ఈమహే ఈమహ ఇతీమహే ఆసవ్య వ్యోవసర్పతి అవసర్పతి నీలగ్రీవ అవసర్పతేవసర్పతి నీలగ్రీవో విలోహిత నీలగ్రీవ ఇది నీలగ్రీవ విలోహిత ఇది విలోహిత ఉదైనం ఏనం గోపా గోపా అదృశన్ గోపా ఇది గోపా అదృశన్ అదృశన్ అదృశన్నుదహార్య ఉదహార్య ఇత్యుదహార్య ఉదైనం ఏనం విశ్వా విశ్వాభూతాని భూతాని సహ సదృష్ట దృష్టో మృడయాతి మృడయాతి నీతి నమో అస్సు అస్సు నీలగ్రీవాయ నీలగ్రీవాయ సహస్రాక్షాయ నీలగ్రీవాయేతి నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే సహస్రాక్షాయేతి సహస్ర అక్షాయ మీఢుష ఇది మీఢుషే అథో యే అథో ఇత్యథో యే అస్య అస్య సత్వాన సత్వానోహం అహం తేభ్యోకరం అకరం నమ నమ ఇది నమ ప్రముంచన్వన ధన్వనస్వం త్వముభయో ఉభయోరాత్మయో ఆత్మయోర్జ్యాం జ్యామితి జ్యాం యాశ్చ చతే ఏ హస్తే హస్త ఇషవ ఇషవస్పరా పరాతా తా భగవ భగవో వప భగవ ఇది భగవ వపేతి వప అవతత్యధను అవతత్యేత్యవతత్య ధనుస్వం త్వగం సహస్రాక్ష సహస్రాక్షశతే శుధే సహస్రాక్షేతి సహస్రాక్ష శతేషుధ ఇది శత ఇషుధే ఇషీర్య శల్యానా ఇషీర్యేతి నీశీర్య శల్యానా ముఖా ముఖా శివ శివో న సుమనాహ సుమనా భవ సుమనా ఇది సుమనాహ భవేతి భవ విజ్యం ధను విజ్యమితి వీజ్యం ధను కపర్దిన కపర్దినో విశల్య విశల్యో బాణవాన్ విశల్య ఇది వీశల్య బాణవాగుం ఉత బాణవానితి బాణవాన్ ఉతేత్యుత అనేషన్నస్ అస్యేషవ ఇషవ ఆభు ఆభురస్య అస్య నిషంగతి నిషంగతిరితి నిషంగతి యాతే ఏషేతి ఏతిర్మీఢుష్టమ మీఢుష్టమహస్తే మీఢుష్టమేతి మీఢు తమ హస్తే బభూవ బభూవతే రే ధను ధనురితి ధను తయాస్మాన్ అస్మాన్ విశ్వత విశ్వతస్వం త్వమయక్ష్మయా అయక్ష్మయా పరి పరిద్భుజ భుజేతి భుజ నమస్తే రే హస్తు హస్వాయుధాయ ఆయుధాయనాతాయ అనాతాయ ధృష్ణవే అనాతాయేత్నాతాయ ధృష్ణమరితి ధృష్ణవే ఉభాభ్యామత ఉతతే రే నమ నమో బాహుభ్యా బాహుభ్యాం తవ బాహుభ్యామితి బాహుభ్యాం తవ ధన్వనే ధన్వన ఇది ధన్వనే పరితే హే ధన్వన ధన్వనో హేతి హేతిరస్మాన్ అస్మాన్ వృణక్తు వృణక్తు విశ్వద విశ్వత ఇది విశ్వద అథోయ అథో ఇథో య ఇషుధి ఇషుధిస్తవ ఇషుధిరితిషుధి తవారే ఆరే అస్మత్ అస్మన్ని విధేహి విధేహితం తమితి తమ్ నమో హిరణ్యబాహవే హిరణ్యబాహవే సేనాన్యే హిరణ్యబాహవ ఇది హిరణ్యబాహవే సేనాన్యే దిశా సేనాన్య ఇది సేనాన్యే దిశాం చ పతగే పతగే నమ నమో నమ నమో వృక్షేభ్య వృక్షేభ్యో హరికేశేభ్య హరికేశేభ్య పశూనా హరికేశేభ్యైతి హరికేశేభ్య పశూనా పతగే పతగే నమ నమో నమ నమ స్వస్పింజరాయ స్వస్పింజరాయ త్షీమతే త్షీమతే పథీనా త్షీమతి త్షీమతే పథీనా పతగే పతగే నమ నమో నమ నమో బభ్రుషాయ బభ్రుషాయ వివ్యాధినే వివ్యాధినేన్నానా వివ్యాధిన ఇతి వివ్యాధినే అన్నానాం పతగే పతగే నమ నమో నమ నమో హరికేశాయ హరికేశాయోపవీతినే హరికేశాయేతి హరికేశాయ ఉపవీతినే పుష్టానాం ఉపవీతిన ఇత్యుపవీతినే పుష్టానాం పతగే పతగే నమ నమో నమ నమో భవస్య భవస్య హేత్యై హేత్యై జగతాం జగతాం పతగే పతగే నమ నమో నమ నమో రుద్రాయ రుద్రాయాతతావినే ఆతతావినే క్షేత్రాణాం ఆతతావిన ఇత్యాతతావినే క్షేత్రాణాం పతగే పతగే నమ నమో నమ నమస్సూతాయ సూతాయాహంత్యాయ అహంత్యాయ వనానాం వనానాం పతగే పతగే నమ నమో నమ నమో రోహితాయ రోహితాయ స్థపతగే స్థపతగే వృక్షాణాం వృక్షాణాం పతగే పతగే నమ నమో నమ నమో మంత్రిణే మంత్రిణే వాణిజాయ వాణిజాయ కక్షాణాం కక్షాణాం పతగే పతగే నమ నమో నమ నమో భువంతగే భువంతగే వారివస్కృతాయ వారివస్కృతాయ ఔషధీనాం వారివస్కృతాయేతి వారివ కృతాయ ఔషధీనాం పతగే పతగే నమ నమో నమ నమ ఉచ్చైర్ఘోషాయ ఉచ్చైర్ఘోషాయ క్రందయతే ఉచ్చైర్ఘోషాయేత్యుచ్చై ఘోషాయ ఆక్రందయతే పత్తీనాం ఆక్రందయత ఇత్యాక్రందయతే పత్తీనాం పతగే పతగే నమ నమో నమ నమ కృత్స్నవీతాయ కృత్స్నవీతాయ ధావతే కృత్స్నవీతాయేతి కృత్స్నవీతాయ ధావతే సత్వనాం సత్వనాం పతగే పతగే నమ నమ ఇతి నమ నమ సహమానాయ సహమానాయ నిధ్యాధినే వివ్యాధిన ఆవ్యాధినీనా వివ్యాధిన ఇది వ్యాధినే ఆవ్యాధినీనా పతగే ఆవ్యాధినీనామిత్యాధినీనా పతగే నమ నమో నమ నమ కకుభాయ కకుభాయ నిషంగిణే నిషంగిణే స్తేనా నిషంగిణ ఇది నిషంగిణే స్తేనా పతగే పతగే నమ నమో నమ నమో నిషంగిణే నిషంగిణ ఇషుధిమతే నిషంగిణ ఇది నిషంగిణే ఇషుధిమతే తస్కరాణా ఇషుధిమత ఇతిషుధీమతే తస్కరాణాం పతగే పతగే నమ నమో నమ నమో వంచతే వంచతే పరివంచతే పరివంచతే స్థాయూనాం పరివంచత ఇది పరివంచతే స్థాయూనాం పతగే పతగే నమ నమో నమ నమో నిచేరవే నిచేరవే పరిచరాయ నిచేరవ ఇది నిచేరవే పరిచరాయారణ్యానాం పరిచరాయేతి పరిచరాయ అరణ్యానాం పతగే పతగే నమ నమో నమ నమసృకావిభ్య సృకావిభ్యాదిఘాగుంసభ్య సృకావిభ్యైతి సృకావీభ్య దిఘాగుంసభ్యోముష్ణరాం దిఘాగుంసభ్యైతి దిఘాగుంసతేభ్య పుష్పతాం పతయే పతయే నమ నమో నమ నమోసిమద్భ్య అసిమద్భ్యో రక్తం అసిమద్భ్యసిమతేభ్య రక్తం చరద్భ్య చరద్భ్య ప్రకృంతానా చరద్భ్యై చరతేభ్య ప్రకృంతానాం పతయే ప్రకృంతానామిది ప్రాకృంతానా పతయే నమ నమో నమ నమ ఉష్ణేషణే ఉష్ణేషణే గిరిచరాజ గిరిచరాజ కులుంచానా గిరిచరాజేతి గిరిచరాజ కులుంచానాం పతయే పతయే నమ నమో నమ నమ ఇషుమద్భ్య ఇషుమద్భ్యో ధన్వాదిభ్య ఇషుమద్భ్యైతిషుమద్భ్య ధన్వాదిభ్య ధన్వాదిభ్యైతి ధన్వాదీభ్య వో నమ నమో నమ నమ ఆతున్వానేభ్య ఆతున్వానేభ్య ప్రతిదధానేభ్య ఆతున్వానేభ్య ఇత్యాహతున్వానేభ్య ప్రతిదధానేభ్య ప్రతిదధానేభ్యైతి ప్రతిదధానేభ్య వో నమ నమో నమ నమ ఆయచ్చద్భ్య ఆయచ్చద్భ్యో విసృజద్భ్య ఆయచ్చద్భ్యైత్యాయచ్చతేభ్య విసృజద్భ్య విసృజద్భ్యైతి విసృజతేభ్య వో నమ నమో నమ నమోస్భ్య అస్భ్యో విద్యద్భ్య అస్భ్యైత్యస్భ్య విద్యద్భ్య విద్యద్భ్యైతి విద్యతేభ్య వో నమ నమో నమ నమ ఆసీనేభ్య ఆసీనేభ్య శ్రయానేభ్య శ్రయానేభ్య వో నమ నమో నమ నమ స్వపద్భ్య స్వపద్భ్యో జాగ్రద్భ్య స్వపద్భ్యైతి స్వపతేభ్య జాగ్రద్భ్య జాగ్రద్భ్యైతి జాగ్రతేభ్య వో నమ నమో నమ నమస్తిష్టద్భ్య తిష్టద్భ్యో ధావద్భ్య తిష్టద్భ్యైతి తిష్టతేభ్య ధావద్భ్య ధావద్భ్యైతి ధావతేభ్య వో నమ నమో నమ నమస్సభాభ్య సభాభ్య సభాపతిభ్య సభాపతిభ్య సభాపతిభ్యైతి సభాపతిభ్య వో నమ నమో నమ నమో అశ్వేభ్య అశ్వేభ్యోశ్వపతిభ్య అశ్వపతిభ్య అశ్వపతిభ్యైత్యశ్వపతిభ్య వో నమ నమ ఇది నమ నమ ఆవ్యాధినీభ్య ఆవ్యాధినీభ్యో వివిధ్యంతేభ్య ఆవ్యాధినీభ్యైత్యాహ్యాధినీభ్య వివిధ్యంతేభ్య వివిధ్యంతేభ్యైతి వివిధ్యంతేభ్య వో నమ నమో నమ నమ ఉగణాభ్య ఉగణాభ్యస్త్రగంహతేభ్య ప్రగంహతేభ్య వో నమ నమో నమ నమ హృత్సేభ్య హృత్సేభ్యో హృత్సపతిభ్య హృత్సపతిభ్య హృత్సపతిభ్యైతి హృత్సపతిభ్య వో నమ నమో నమ నమో వ్రాతేభ్య వ్రాతేభ్యో వ్రాతపతిభ్య వ్రాతపతిభ్య వ్రాతపతిభ్యైతి వ్రాతపతిభ్య వో నమ నమో నమ నమో గణేభ్య గణేభ్యో గణపతిభ్య గణపతిభ్య గణపతిభ్యైతి గణపతిభ్య వో నమ నమో నమ నమో విరూపేభ్య విరూపేభ్యో విశ్వరూపేభ్య విరూపేభ్యైతి విరూపేభ్య విశ్వరూపేభ్య విశ్వరూపేభ్యైతి విశ్వరూపేభ్య వో నమ నమో నమ నమో మహద్భ్య మహద్భ్య క్షుల్లకేభ్య మహద్భ్యైతి మహతేభ్య క్షుల్లకేభ్య వో నమ నమో నమ నమో రథిభ్య రథిభ్యో రథేభ్య రథిభ్యైతి రథిభ్య అరథేభ్య వో నమ నమో నమ నమో రథేభ్య రథేభ్యో రథపతిభ్య రథపతిభ్య రథపతిభ్యైతి రథపతిభ్య వో నమ నమో నమ నమ సేనాభ్య సేనాభ్య సేనానిభ్య సేనానిభ్య సేనానిభ్యైతి సేనానీభ్య వో నమ నమో నమ నమ క్షత్రుభ్య క్షత్రుభ్య సంగ్రహేతృభ్య క్షత్రుభ్యైతి క్షత్రుభ్య సంగ్రహేతృభ్య సంగ్రహేతృభ్యైతి సంగ్రహేతృభ్య వో నమ నమో నమ నమస్తక్షభ్య రక్షభ్యో రథకారేభ్య రక్షభ్యైతి తక్షాభ్య రథకారేభ్య రథకారేభ్యైతి రథకారేభ్య వో నమ నమో నమ నమ కులాలేభ్య కులాలేభ్య కర్మారేభ్య కర్మారేభ్య వో నమ నమో నమ నమ పుంజిష్టేభ్య పుంజిష్టేభ్యో నిషాదేభ్య నిషాదేభ్య వో నమ నమో నమ నమ ఇషుకృద్భ్య ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్య ఇషుకృద్భ్యైతి ఇషుకృతేభ్య ధన్వకృద్భ్య ధన్వకృద్భ్యైతి ధన్వకృతేభ్య వో నమ నమో నమ నమో మృగయుభ్య మృగయుభ్య శ్వనిభ్య మృగయుభ్యైతి మృగయుభ్య శ్వనిభ్య శ్వనిభ్యైతి శ్వనిభ్య గోతమ తమో నమ నమశ్వభ్య శబ్దశ్వపతిభ్య శ్వభ్య ఇది శ్వాభ్య శపతిభ్య శపతిభ్య ఇది శపతిభ్య వో నమ నమ ఇది నమ నమో భవాయ భవాయ చ రుద్రాయ రుద్రాయ చ నమ నమ శర్వాయ శర్వాయ చ పశుపతయే పశుపతయే చ పశుపతయ ఇతి పశుపతయే చ నమ నమో నీలగ్రీవాయ నీలగ్రీవాయ చ నీలగ్రీవాయేతి నీలగ్రీవాయ చ శితికంఠాయ శితికంఠాయ చ శితికంఠాయేతి శితికంఠాయ చ నమ నమః కపర్దినే కపర్దినే చ వ్యుప్తకేశాయ వ్యుప్తకేశాయ చ వ్యుప్తకేశాయేతి వ్యుప్తకేశాయ చ నమ నమః సహస్రాక్షాయ సహస్రాక్షాయ చ సహస్రాక్షాయేతి సహస్రాక్షాయ శతధన్వనే శతధన్వనే చ శతధన్వన ఇతి శతధన్వనే చ నమ నమో గిరిశాయ గిరిశాయ చ శ్రీవిష్టాయ శ్రీవిష్టాయ చ శ్రీవిష్టాయేతి శ్రీవిష్టాయ చ నమ నమో మేఢుష్టమాయ మేఢుష్టమాయ చ మేఢుష్టమాయేతి మేఢోకమాయ ఏషుమతే ఇషుమతే చ ఇషుమత ఇషుమతే చ నమ నమో హ్రస్వాయ హ్రస్వాయ చ పాపనాయ పాపనాయ చ నమ నమో బృహతే బృహతే చ వర్షీయసే వర్షీయసే చ నమ నమో వృద్ధాయ వృద్ధాయ చ సంవృద్ధనే సంవృద్ధనే చ సంవృద్ధన ఇది సంవృద్ధనే చ నమ నమో అగ్ర్యాయ అగ్ర్యాయ చ చ ప్రథమాయ ప్రథమాయ చ నమ నమ ఆశవే ఆశవే చాజిరాయ అజిరాయ చ నమ నమ శీఘ్రియాయ శీఘ్రియాయ చ శీభ్యాయ శీభ్యాయ చ నమ నమ ఊర్మ్యాయ ఊర్మ్యాయ చావస్వన్యాయ అవస్వన్యాయ చ అవస్వన్యాలేత్యవాస్వన్యాయ చ నమ నమ స్రోతస్యాయ స్రోతస్యాయ చ సద్వీప్యాయ దీప్యాయ చ చేతి చ నమో జ్యేష్ఠాయ జ్యేష్ఠాయ చ కనిష్టాయ కనిష్టాయ చ నమ నమ పూర్వజాయ పూర్వజాయ చ పూర్వజాలేతి పూర్వజాయ చాపరజాయ అపరజాయ చ అపరజాలేత్యపరాజాయ చ నమ నమ మధ్యమాయ మధ్యమాయ చాపగల్భాయ అపగల్భాయ చ అపగల్భాలేత్యపగల్భాయ చ నమ నమో జఘన్యాయ జఘన్యాయ చ సబుద్ధ్యాయ బుద్ధ్యాయ చ నమ నమ సోభ్యాయ సోభ్యాయ చ ప్రతిసర్యాయ ప్రతిసర్యాయ చ ప్రతిసర్యాయేతి ప్రతిసర్యాయ చ నమ నమో యామ్యాయ యామ్యాయ చ క్షేమ్యాయ క్షేమ్యాయ చ నమ నమ ఉర్వర్యాయ ఉర్వర్యాయ చ ఖల్యాయ ఖల్యాయ చ నమ నమ శ్లోక్యాయ శ్లోక్యాయ చ అవసాన్యాయ అవసాన్యాయ చ అవసాన్యాయేత్యవసాన్యాయ చ నమ నమవన్యాయ అన్యాయ చ కక్ష్యాయ కక్ష్యాయ చ నమ నమ శ్రవాయ శ్రవాయ చ ప్రతిశ్రవాయ ప్రతిశ్రవాయ చ ప్రతిశ్రవాయేతి ప్రతిశ్రవాయ చ నమ నమ ఆశుషేణాయ ఆశుషేణాయ చ ఆశుషేణాయేత్యాశుసేనాయ చాశురథాయ ఆశురథాయ చ ఆశురథాయేత్యాశురథాయ చ నమ నమ శూరాయ శూరాయ చ సావభిందతే అవభిందతే చ అవభిందత ఇత్యవభిందతే చ నమ నమో వర్మిణే వర్మిణే చవరోథినే వరోథినే చ నమ నమో బిల్మినే బిల్మినే చవచినే కవచినే చ నమ నమ శ్రుతాయ శ్రుతాయ చ శ్రుతసేనాయ శ్రుతసేనాయ చ శ్రుతసేనాయేతి శ్రుతసేనాయ చేతి చ నమో దుందుభ్యాయ దుందుభ్యాయ చాహనన్యాయ ఆహనన్యాయ చ ఆహనన్యాయేత్యాహనన్యాయ చ నమ నమో ధృష్టవే ధృష్టవే చ ప్రవృషాయ ప్రవృషాయ చ ప్రవృషాయేతి ప్రవృషాయ చ నమ నమో దూతాయ దూతాయ చ ప్రహితాయ ప్రహితాయ చ ప్రహితాయేతి ప్రాహితాయ చ నమ నమో నిషంగిణే నిషంగిణే చ నిషంగిణ ఇతి నిషంగిణే చేషుధిమతే ఇషుధిమతే చ ఇషుధిమత ఇతి ఇషుధిమతే చ నమ నమస్తీక్ష్ణేషవే తీక్ష్ణేషవే చ తీక్ష్ణేషవ ఇతి తీక్ష్ణా ఇషవే చాయుధినే ఆయుధినే చ నమ నమ స్వాయుధాయ స్వాయుధాయ చ స్వాయుధాయేతి సు ఆయుధాయ చ సుధన్వనే సుధన్వనే చ సుధన్వన ఇతి సుధన్వనే చ నమ నమస్కృత్యాయ శ్రుత్యాయ చపథ్యాయ పథ్యాయ చ నమ నమ కాట్యాయ కాట్యాయ చీప్యాయ నీప్యాయ చ నమ నమ సూద్యాయ సూద్యాయ చరస్యాయ సరస్యాయ చ నమ నమో నాద్యాయ నాద్యాయ చైషంతాయ వైషంతాయ చ నమ నమ కోప్యాయ కోప్యాయ చావృట్యాయ వృట్యాయ చ నమ నమో వృష్యాయ వృష్యాయ చావృష్యాయ అవృష్యాయ చ నమ నమో మేఘ్యాయ మేఘ్యాయ చ విద్యుత్యాయ విద్యుత్యాయ చ విద్యుత్యాయేతి విద్యుత్యాయ చ నమ నమ ఈధ్రియాయ ఈధ్రియాయ చాతప్యాయ ఆతప్యాయ చాతప్యాయేత్యాతప్యాయ చ నమ నమో వాత్యాయ వాత్యాయ చ రేష్మ్యాయ రేష్మ్యాయ చ నమ నమో వాస్తవ్యాయ వాస్తవ్యాయ చ వాస్తుపాయ వాస్తుపాయ చ వాస్తుపాయేతి వాస్తుపాయ చేతి చ నమ సోమాయ సోమాయ చరుద్రాయ రుద్రాయ చ నమ నమస్తామ్రాయ తామ్రాయ చారుణాయ అరుణాయ చ నమ నమశంగాయ శంగాయ చ పశుపతయే పశుపతయే చ పశుపతయేతి పశుపతయే చ నమ నమ ఉగ్రాయ ఉగ్రాయ చ భీమాయ భీమాయ చ నమ నమో అగ్రేవధాయ అగ్రేవధాయ చ అగ్రేవధాయేత్యగ్రేవధాయ చ దూరేవధాయ దూరేవధాయ చ దూరేవధాయేతి దూరేవధాయ చ నమ నమో హంత్రే హంత్రే చ హనీయసే హనీయసే చ నమ నమో వృక్షేభ్య వృక్షేభ్యో హరికేశేభ్య హరికేశేభ్యో నమ హరికేశేభ్యై హరికేశేభ్య నమస్తారాయ తారాయ నమ నమ శంభవే శంభవే చ శంభవ ఇతి శంభవే చ మజోభవే మజోభవే చ మజోభవ ఇతి మయ భవే చ నమ నమ శంకరాయ శంకరాయ చ శంకరాయేతి శంకరాయ చ మయస్కరాయ మయస్కరాయ చ మయస్కరాయేతి మయ కరాయ చ నమ నమ శివాయ శివతర చ శివతరాయ శివతరాయ చ శివతరాయేతి శివాతరాయ చ నమ నమస్తీర్థ్యాయ తీర్థ్యాయ చకూల్యాయ కూల్యాయ చ నమ నమ పార్యాయ పార్యాయ చావార్యాయ వార్యాయ చ నమ నమ ప్రతరణాయ ప్రతరణాయ చ ప్రతరణాయేతి ప్రాతరణాయ శోత్తరణాయ ఉత్తరణాయ చ ఉత్తరణాయేత్యుదోత్తరణాయ చ నమ నమ ఆతార్యాయ ఆతార్యాయ చ ఆతార్యాలేత్యాతార్యాయ చాలాద్యాయ ఆలాద్యాయ చ ఆలాద్యాలేత్యాలాద్యాయ చ నమ నమ షష్ట్యాయ షష్ట్యాయ చ ఫేన్యాయ ఫేన్యాయ చ చ నమ నమస్సికత్యాయ సికత్యాయ చ ప్రవాహ్యాయ ప్రవాహ్యాయ చ ప్రవాహ్యాయేతి ప్రవాహ్యాయ చేతి చ నమ ఇరిణ్యాయ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ ప్రపథ్యాయ చ ప్రపథ్యాయేతి ప్రపథ్యాయ చ నమ నమస్తిగుంశులాయ ఇగుంశులాయ చక్షయణాయ క్షయణాయ చ నమ నమ కపర్దినే కపర్దినే చ పునస్తయే పునస్తయే చ నమ నమో గోష్ఠ్యాయ గోష్ఠ్యాయ చ గోష్ఠ్యాయేతి గోష్ఠ్యాయ చ గృహ్యాయ గృహ్యాయ చ నమ నమస్తల్ప్యాయ తల్ప్యాయ చ గేహ్యాయ గేహ్యాయ చ నమ నమ కాట్యాయ కాట్యాయ చ గహ్వరేష్ఠాయ గహ్వరేష్ఠాయ చ గహ్వరేష్ఠాయేతి గహ్వరేష్ఠాయ చ నమ నమో హృదయ్యాయ హృదయ్యాయ చ నివేష్ట్యాయ నివేష్ట్యాయ చ నివేష్ట్యాయేతి నివేష్ట్యాయ చ నమ నమ పాగంసవ్యాయ పాగంసవ్యాయ చ రజస్యాయ రజస్యాయ చ నమ నమ శుష్ట్యాయ శుష్ట్యాయ చ హరిత్యాయ హరిత్యాయ చ నమ నమో లోప్యాయ లోప్యాయ చ చోలప్యాయ ఉలప్యాయ చ నమ నమ ఊర్వ్యాయ ఊర్వ్యాయ చ సూర్మ్యాయ సూర్మ్యాయ చ నమ నమ పర్ణ్యాయ పర్ణ్యాయ చ పర్ణశబ్దాయ పర్ణశబ్దాయ చ పర్ణశబ్దాయేతి పర్ణశబ్దాయ చ నమ నమోపగురమాణాయ అపగురమాణాయ చ అపగురమాణాయేత్యపగురమాణాయ చాభిఘ్నతే అభిఘ్నతే చ అభిఘ్నత ఇత్యభిఘ్నతే చ నమ నమ ఆక్షిదతే ఆక్షిదతే చ ఆఖిదత ఇత్యాఖిదతే చ ప్రక్షిదతే రక్షిదతే చ ప్రక్షిదత ఇతి ప్రాక్షిదతే స నమ నమో వహ వహ కిరికేభ్య కిరికేభ్యో దేవానా దేవానాగం హృదయేభ్య హృదయేభ్యో నమ నమో విక్షీణకేభ్య విక్షీణకేభ్యో నమ విక్షీణకేభ్యైతి వీక్షీణకేభ్య నమో విచిన్వత్కేభ్య విచిన్వత్కేభ్యో నమ విచిన్వత్కేభ్యైతి వీక్షిన్వత్కేభ్య నమ ఆనిర్హతేభ్య ఆనిర్హతేభ్యో నమ ఆనిర్హతేభ్యైత్యాని హతేభ్య నమ ఆమీవత్కేభ్య ఆమీవత్కేభ్య ఇత్యామీవత్కేభ్య రాపే అంధస అంధసస్పతే పతే దరిద్రత దరిద్రం నీలలోహిత నీలలోహితే నీలలోహిత ఏషాం పురుషాణాం పురుషాణామేషాం ఏషాం పశూనాం పశూనాం మా మాభే భేర్మా మారః రోమో మో ఏషాం మో ఇతి మో ఏషాం కిం కించన చనామమత్ ఆమమదిత్యామమత్ యాతే ఏ రుద్ర రుద్రశివా శివాతనోః తనోః శివా శివా విశ్వాహ భేషజీ విశ్వాహ భేషజీతి విశ్వాహ భేషజీ శివా రుద్రస్య రుద్రస్య భేషజీ భేషజీతయా తయానః నో మృడ మృడజీవసే జీవస ఇతి జీవసే ఇమాగం రుద్రాయ రుద్రాయ తవసే తవసే కపర్జినే కపర్జినే క్షయద్వీరాయ క్షయద్వీరాయ ప్ర క్షయద్వీరాజేతి క్షయద్వీరాయ ప్రభరామహే భరామహే మతిం మతిమితి మతిం యథానః నశ్యం సమసత్ అసద్విపదే ద్విపదే చతుష్పదే ద్విపద ఇతి ద్వీపదే చతుష్పదే విశ్వం చతుష్పద ఇతి చతుఃపదే విశ్వం పుష్టం పుష్టం గ్రామే గ్రామే అస్మిన్ అస్మిన్ననాతురం అనాతురమిత్యనా ఆతురం మృడానః నో రుద్ర రుద్రోత ఉతనః నోమయ మయస్కృతి కృతి క్షయద్వీరాయ క్షయద్వీరాయ నమసా క్షయద్వీరాయేతి క్షయత్ వీరాయ నమసా విధేమ విధేమతే త ఇతి తే యచ్ఛం శంచ చయోః యోశ్చ చ మనుః మనురాజజే ఆయజే పిత ఆయజ ఇత్యాయజే పిత తత్ తదశ్యామ అశ్యామ తవ తవ రుద్ర రుద్ర ప్రణీతౌ ప్రణీతా విచిత్రానీతౌ మానః నో మహాంతం మహాంతముత ఉతమా మానః నో అర్ధకం అర్ధకం మా మానః న ఉక్షంతం ఉక్షంతముత ఉతమా మానః న ఉక్షితం ఉక్షితమిత్యుక్షితం మానః నో రుధీః రుధీః పితరం పితరం మా మోత ఉత మాతరం మాతరం ప్రియాః ప్రియా మా మానః న స్తనువః తనువో రుద్ర రుద్రరీరిషః రీరిష ఇతి రీరిషః మానః న స్తోకే తోకే తనయే తనయే మా మానః న ఆయుషి ఆయుషి మా మానః నో దోషు దోషమా మానః నో అశ్వేషు అశ్వేషు రీరిషః రీరిష ఇతి రీరిషః వీరాన్మా మానః నో రుద్ర రుద్రభావితః భావితోవధీః వధీరః విష్మంతః అవిష్మంతో నమసా నమసా విధేమ విధేమతే త ఇతి తే ఆరాత్తే తే గోఘ్నే గోఘ్న ఉత గోఘ్న ఇతి గోఘ్నే ఉత పూరుషఘ్నే పూరుషఘ్నే క్షయద్వీరాయ పూరుషఘ్న ఇతి పూరుషఘ్నే క్షయద్వీరాయ సుమ్నం క్షయద్వీరాజేతి క్షయత్ వీరాయ సుమ్నమస్మే అస్మే తే అస్మే ఇత్యస్మే తే అస్తు అస్తు ఇత్యస్తు రక్షా చ చనః నో అధి అధి చ సదేవ దేవ బ్రూహి బ్రూహ్యథ అథా చ చనః నశ్రమ శర్మ యచ్చ యచ్చద్విబర్హాః ద్విబర్హా ఇతి ద్విబర్హాః స్తుహి శ్రుతం శ్రుతం గర్తసదం గర్తసదం యువానం గర్తసదమితి గర్తాసదం యువానం మృగం మృగన్న న భీమం భీమముపహత్వం ఉపహత్వముగ్రం ఉగ్రమిత్యుగ్రం రుడాచరిత్రే చరిత్రే రుద్ర రుద్రస్తమానః స్తమానో అన్యం అన్యంతే తే అస్మత్ అస్మన్ని నివపంతు వపంతు సేనాః సేనా ఇతి సేనాః పరిణః నో రుద్రస్య రుద్రస్య హేతిః హేతిర్వృణక్తు వృణక్తు పరి పరిత్వేషస్య త్వేషస్య దుర్మతిః దుర్మతిరఘాయోః దుర్మతిరితి దుహోమతిః అఘాయోరిత్యఘాయోః అవస్థిరా స్థిరా మఘవద్భ్యః మఘవద్భ్యస్తనుష్వ మఘవద్భ్యైతి మఘవద్భ్యః తనుష్వమీధ్వః మీధ్వస్తోకాయ తోకాయ తనయాయ తనయాయ మృడయ మృడయేతి మృడయ మేఢుష్టమశివతమ మేఢుష్టమేతి మేఢో తమ శివతమ శివ శివతమేతి శివ తమ శివో న సుమనాహ సుమనా భవ సుమనా ఇది సూమనాహ భవేతి భవ పరమే వృక్షే వృక్ష ఆయుధం ఆయుధం నిధాయ నిధాయ కృత్తిం నిధాయేతి నిధాయ కృత్తిం వసాన వసాన ఆ ఆచర చర పినాకం పినాకం బిభ్రత బిభ్రదా ఆ గహి గహీతి గహి వికిరిద విలోహిత వికిరిదేది వీకిరిద విలోహిత నమ విలోహితేది వీలోహిత నమస్తే హే అస్తు అస్తు భగవ భగవతి భగవ యాస్తే హే సహస్రం సహస్రగం హేతజ హేతజోన్యం అన్యమస్మత్ అస్మన్ని నివపంతు వపంతు సహస్రాణి సహస్రధా సహస్రధా బాహువో సహస్రభేతి సహస్రాధా బాహువోస్తవ తవ హేతయ హేతయ ఇతి హేతయ తాసామీశాన ఈశానో భగవ భగవ పరాచీనా భగవ ఇతి భగవ పరాచీనా ముఖా ముఖా గృధి గృధీతి గృధి సహస్రాణి సహస్రశ సహస్రశో యే సహస్రశ ఇతి సహస్రాశ ఏ రుద్రా రుద్రా అధి అధి భూమ్యాం భూమ్యామితి భూమ్యాం తేషాగం సహస్రయోజనే సహస్రయోజనేవ సహస్రయోజన ఇతి సహస్రయోజనే అవధన్వాని ధన్వాని తన్మసి తన్మసీతి తన్మసి అస్మిన్ మహతి మహత్యర్ణవే అర్ణవే అంతరిక్షే అంతరిక్షే భవా భవా అధి అధీత్యధి నీలగ్రీవాశితి కంఠా ఆహ నీలగ్రీవా ఇతి నీలగ్రీవాహ శితికంఠా శర్వా శితికంఠా ఇతి శితికంఠా శర్వా అధః అధః క్షమాచరాః క్షమాచరా ఇతి క్షమాచరాః నీలగ్రీవా శితికంఠా నీలగ్రీవా ఇతి నీలగ్రీవాః శితికంఠా దివం శితికంఠా ఇతి శితికంఠా దివగుం రుద్రాః రుద్రా ఉపశ్రితాః ఉపశ్రితా ఇత్యుపాశ్రితాః ఏ వృక్షేషు వృక్షేషు సస్పింజరాః సస్పింజరా నీలగ్రీవాః నీలగ్రీవా విలోహితా నీలగ్రీవా ఇతి నీలగ్రీవా విలోహితా ఇతి విలోహితా ఏ భూతానాం భూతానామధిపతయ అధిపతయో విశిఖాస అధిపతయ ఇత్యధిపతయ విశిఖాస కపర్దిన విశిఖాస ఇతి విశిఖాస కపర్దిన ఇతి కపర్దిన ఏ అన్నేషు అన్నేషు వివిధ్యంతి వివిధ్యంతి పాత్రేషు వివిధ్యంతీతి వివిధ్యంతి పాత్రేషు పిబత పిబతో జనాని జనాని త్రిజనాని ఏ పథాం పథాం పథిరక్షయ పథిరక్ష ఐలవృదా పథిరక్ష ఇది పథిరక్షయ ఐలవృదా జవ్యుధ యవ్యుధ ఇది జవ్యుధ ఏ తీర్థాని తీర్థాది ప్రచరంతి ప్రచరంతి సృకావంత ప్రచరంతేది ప్రాచరంతి సృకావంతో నిషంగిణ సృకావంత ఇది సృకావంత నిషంగిణ ఇది నిషంగిణ య ఏతావంత ఏతావంతశ్చ చ భూజాగుంస భూయాగుంసశ్చ దిశ దిశా రుద్రా రుద్రావితస్థిరే విదస్థిర ఇది వీతస్థిరే ఏషాగం సహస్రయోజనే సహస్రయోజనేవ సహస్రయోజన ఇది సహస్రయోజనే అవధన్వాని ధన్వాని తన్మసి తన్మసీతి తన్మసి తమా రుద్రేభ్య రుద్రేభ్యో ఏ పృథివ్యాం పృథివ్యాంజే ఏ అంతరిక్షే అంతరిక్షే ఏ దివి దివ్యేషాం ఏషామన్నం అన్నం వాత వాతో వర్షం వర్షమిషవ ఇషవస్తేభ్యేభ్యో దశ దశ ప్రాచీ ప్రాచీర్దశ దశ దక్షిణ దక్షిణాదశ దశ ప్రతీచీ ప్రతీచీర్దశ దశోదీచీ ప్రతీచీర్దశ దశోర్ధా ఊర్ధాస్తేభ్యేభ్యో నమ నమస్తే తేన మృడయంతు మృడయంతు తేయం విష్మ విష్మోయ యశ్చన నో ద్వేష్టి ద్వేష్టితం తంబః భోజంభే తంభే దధామి దధామీతి దధామి ఓ చతుర్థకాండే పంచమః ప్రశ్నః సమాప్తః.